కుతస్తౌ జాతౌ కర్తమసోర్ధకస్మాల్లోకాకరవస్యా పృథివ్యా వత్సౌ విరాజస్తరిగాదేతాం ధౌత్తా పృచ్ఛావిగతరేణ దుగ్ధా యో అక్రందయత్ సలిలం మహిత్వా యోనిం కృత్వా త్రిభుజం సజానః వత్సః కామదుఘో విరాజః సగుహాచక్రే తమ్మః పరాజైః యానిత్రీణి విభిషంతి లేఖాం చతుర్థం నియురగ్నివాచం బ్రహ్మేణ నిర్యాత్తపసా విమర్శ్యస్మిన్నేకం యుజ్యతే యస్మిన్నేకం బృహదః పరిలామానిషష్ఠాత్ పంచాధినిర్మిత బృహద్బృహద్యా నిర్మితం కుతోధి బృహదీరిత బృహదీ పరిమాత్రా మాతుర్మాత్రాధినిర్మిత మాయా యజ్ఞే మాయా మాయా మాతలే పరి వైశ్వాదరస్ ప్రతిమోర్యాభంద్రోదశీవాధేనగ్ని తతష్టాముతోజంతి స్తో బాహుజితౌజంభిషమన్నా షట్వా పృచ్చామర్షజ కశ్యపేత్తం యో యుక్షేయోజ్ఞం చ విరాజమాహుర్బ్రహ్మణ పితరం తాన్నో విధేయతిథా సఖిభ్యః యాం ప్రచ్యోతామనోజ్ఞా ప్రచ్యమంతముపతిష్టమానా యస్యా వ్రతే ప్రథమే యక్షవేదతిథా విరాజేషణ పరదేవ్యో మన్ అపప్రాణేతి ప్రాణేణ ప్రాణతీనాం విరాజ్ స్వరాజమభ్యేతి పశ్చాత్ విశ్వం వృశంతేమభిరో మాం విరాజం పశ్యంతిత్రే పశ్యంతేనా కో విరాజో విదురక్తం ప్రవేదకరతోంకౌ కల్పవశ్యా క్రమాన్ కో అస్యా కతిధా విదుగ్ధాన్ కో అస్యా ధామ కతిధామ్యష్టే ఇయమేవ సాదా ప్రథమావ్యోచ్చదాస్తితరాధదరది ప్రవిష్టా మహాంతో అస్యాం మహిమానో అంతర్వధూర్జీగాయన గజ్జనిత్రీ ఛందః పక్షే ఉషసా దేవీశానే సమానయ్యో నిమను సంచరేతే సూర్యపత్రీ సంచరదః ప్రజానతీ కేతుమతీ అజనే భూరి రేతసా రతస్య పంథా మనో తిస్రా గుస్త్రజో ఘర్మానురేతాగో ప్రజావేకాజం వచ్చోర్జవేకాశ్రవేకా రక్షతి దేవయూనా అగ్నిశో మహావదురీరాజ్ఞాషజ కల్పయంత గాయత్రీం త్రిష్ణుభం జగదీమనుష్ణుభం బృహదర్గేయమానాయ సరాభరంతి పంచవ్యుష్ణేన పంచరోహాం పంచనామ్మితమోపంచ పంచదశ పంచదశేన క్లుప్తాస్తాదేకమూర్ధ్వీరభిలోకమేకం షడ్జాతా భూతా ప్రథమజర్దశ్యషడుమాషహంతి షడ్యోగం శ్రీరమనుదామ సామషడాహుద్యామాః పృథివీ షడుర్వేః షడాహుశ్రీతాన్ షడు మాస ఉష్ణానుతన్నోః ప్రోతరకయోగీరిక్తః సప్తసూపర్ణ కవచో నిషేతు సప్తఛందాం షడు సప్తదీక్షా సప్త హోమాః సమిధో సప్తమధో నిసప్తర్ధవో సప్త సప్తాజ్యాధిపతి భూతమాయంతా సప్త గృద్రా ఇతి శుశ్రువామయం సప్తఛందాం త్రిదనుత్తరాణ్యన్యో అన్యస్మిన్నభ్యార్పితాని కథం స్తోమా ప్రతినిష్టం తితేషు తాని స్తోమేషు కథమార్పితాని కథం గాయత్రి నిమృతం యావ కథం ద్రష్టం పంచదశేన కల్పతే త్రయస్త్రింశేన జగతి కథమనుష్టు కథమేకవింశః అష్టజాతా భూతా ప్రథమజర్దశ్యాష్టేం దర్తిజో దైవ్యాలే అష్టయో నేదీతి అష్టపుత్రాష్టమే రాత్రిమభిగమ్యమేది ఇత్థం శ్రేజో మన్యమానేతమాగమం యుష్మాకం సఖ్యే అహమస్మి సేవా సమారజం మాక్రదోరస్తివ శివ సమ సర్వా సంచారత ప్రజానం అష్టేంద్రస్య దశయమశేషీణాం సప్త సప్త యథా అపమానుష్యానోషధీస్తాముపన్నానోషే కేవలీంద్రాయ దుర్గే దృష్టిర్మదం పీయూషం ప్రసరం దుహారాం అథాతమయచతురశ్చతుర్ధా దేవాన్మానుష్యాసూరాతరే కోనుగోకరేకరిముదామకాశిషా యక్షం పృథివ్యామే కమృదే కర్తుకతమోనుసః ఏకో గౌరేకరేకర్షిరేకంధామై కథాభిషాః యక్షం పృథివ్యామే కమృదే కర్తుర్నాతిరిచ్యతే విరాడ్వా ఇదమగ్రయాసీత్ తస్యా జాతానా సర్వమవిభేదితమే వేదం భవిష్యతి సోదక్రామత్సాధారిహమద్యేన్యక్రామత్ సోదక్రామత్సాహ మనీయేన్యక్రామత్ దేవాదేవోదిం ప్రియో దేవానాం భావతియేవం వేద సోదక్రామత్సాదక్షిణాగ్రౌన్యక్రామత్ యజ్ఞర్గో దక్షిణీయో వాసతేజో భవతియేవం వేద సోదక్రామత్సా సభాయాన్యక్రామత్ యంజస్య సభాం సభ్యో భవతి ఏవం వేద సోదక్రామత్సా సమీతౌన్యక్రామత్ యంజస్య సమీతిం సామిత్యో భవతి ఏవం వేద సోదక్రామత్సా మంత్రణేన్యక్రామత్ యంజస్యామంత్రణమామంత్రణీయో భవతి ఏవం వేద సోదక్రామత్సాంతరిక్షే చతుర్ధా నిగ్రాహంతాతిష్ఠత్ తాం దేవ మనుష్యా బ్రువన్ నిజమేవ తద్వే ఉభయ ఉపజీవే వేమాయామహ ఇది తాముపాద్వయం తూర్జలే హిస్వధలే సూర్యదయే హీరాహపత్యే తస్యాయింద్రో వత్సాభీర్గాయత్ర విధాన్య ప్రమోదా బృహచ్చరందరం జగ్గోస్తామాస్తాహం యజ్ఞయజ్ఞం జవామదేవ్యం జగ్గో ఓషధీరేవరసంతరేణ దేవాదుగ్రం గతో బృహదా అపోవామదేవ్యేన యజ్ఞై యజ్ఞయజ్ఞేన ఓషధీరేవాస్మైరసంతరం దోహేవ్యతో బృహత్ అపోవామదేవ్యైయజ్ఞయజ్ఞయజ్ఞయ్యదేవం వేద సోదక్రామత్సా వనస్పతేనాగచ్చత్తాం వనస్పతయోగ్నద సా సంవత్సరే సమభవత్ తస్మాద్వనస్పతీనాం సంవత్సరే నగ్నమపి రోహతి విష్యతే స్యాప్రీయో భ్రాతుర్యోజదేవం వేద సోదక్రామత్సా పిత్రేనాగచ్చత్తాం వితరోగ్నద సామాసి సమభవత్ తస్మాత్ పితృభ్యో మాస్యుపమాస్యందదతిప్రపితృయాణం పంథాం జానాదిజదేవం వేద సోదక్రామత్సా దేవానాగచ్చత్తాం దేవాగ్నద సార్ధమాసే సమభవత్ తస్మాద్దేవేభ్యోర్ధమాసే వషట్కూర్వం నిర్మదే ప్రజానం పంథాహం జానాతి జేవం వేద సోదక్రామత్సా మనుష్యాగచ్చత్తాం మనుష్యాగ్నదయసా సద్య సమభవత్ తస్మాహం మనుష్యే ద్రవయుజ్జనుపహరంతి మాస్య గృహే హరంతి జేవం వేద సోదక్రామత్సా సూరానాగచ్చత్తామసూరా ఉపాహ్వయం రమాయయేది తస్యా విరోచనష్ట్రార్హాజుర్వత్సాధీనయస్పాత్రం పాత్రం తాం విమూర్ధాన్యో రోక్తాం మాయామేవాధోగ తాం మాయామసూరా ఉపజీవంతుమీవలీయోవం వేద సోదక్రామత్సా మిత్రేణాగచ్చత్తాం వితర ఉపాహ్వయం తస్వధయేహీతి తస్యా యమో రాజా వత్సాధీంద్రజన పాత్రం పాత్రం తామంతకోమార్జవోధోక్తాం స్వధామేవాధోగ తాం స్వధాం పితర ఉపజీవనీయోజేవం వేద సోదక్రామత్సమనుష్యాగచ్చత్తాం మనుష్యా ఉపాత్మయంతే రామత్సేహీతి తస్యామనుర్వైవ స్మతో వస్తాసీత్ పృథివీ మాత్రం తాం పృథివీ వైన్యో ధోక్తాం గృహించ సస్యం చాధోగ తే గృహించ సస్యం చ మనుష్యా ఉపజీవన్వంతి కృష్ణాధిరుపజీవనీయో భవతి ఏవం వేద సోదక్రావత్సా సప్త ఋషీనాగచ్చత్తాం సప్త ఋషయ ఉపాగ్వయంత బ్రహ్మన్ మధ్యే తస్యా సోమో రాజా వత్సాసీక్షంద పాత్రం తాం బృహస్పతిరాంగిరోధోక్తాం బ్రహ్మ చ తపశ్చాధోక్ తద్బ్రహ్మ చ తపశ్చ సప్త ఋషయ ఉపజీవనందరి బ్రహ్మవత్సోపజీవనీయో భవతి ఏవం వేద సోదక్రావత్సా దేవానాగచ్చత్తాం దేవా ఉపాగ్వయంతోర్జయేతి తస్యాయింద్రో వత్సాధీచమసః పాత్రం తాం మేవ సవితాధోక్తామూర్జామేవాధోగ తామూర్జాం దేవ ఉపజీవంతి ఉపజీవనీయో భవతి ఏవం వేద సోదక్రావత్సాగంధర్వాప్సరసాగచ్చత్తాం గంధర్వాప్సరసౌపాహ్వయంత పుణ్యగంధరేణి తస్యాశ్చిత్రరథసౌర్యవచ్చసోవత్సాపుష్కరవర్ణం పాత్రం తాం వసూర్యసౌర్యవచ్చసోధోక్తాం పుణ్యమేవ గంధమధోగ తం పుణ్యం గంధం గంధర్వాప్సరసౌపజీవంతి పుణ్యగంధిరుపజీవనీయో భవతి ఏవం వేద సోదక్రావత్సేతరజనానాగచ్చత్తామీతరజనాపాగ్వయంతిరోధరేతి తస్యాః కుబేరో వైష్ణవణో వత్సాసీనామ పాత్రం పాత్రం తామ్రజతనాభిః కాబేరగోధోక్తాం తిరోధామేవాధోగ తాం తిరోధామీతరజనాపజీవంతి నిరోధత్తే సర్వం పాప్మానముపజీవనీయో భవతి ఏవం వేద సోదక్రావత్సా సర్వాగచ్చత్తాం సర్వా ఉపాగ్వయం న విషయమత్యేహీ తస్యాశ్లక్షణో వైషావేదో వత్సాదీనలాపు పాత్రం పాత్రం తాం ధృతరాష్ట్రైరావతోధోక్తాం విషమేవాధోగ తద్విషం సర్వా ఉపజీవంత్యుపజీవనీయో భవతి ఏవం వేద తర్జస్మాదేవం విదుషేలాభూనాభిషించే ప్రత్యాహన్యా ప్రత్యాహన్యాన్మనసాత్వా ప్రత్యాహన్మీతి ప్రత్యాహన్యాత్ యత్ప్రత్యాహంతి విషమేవ తత్ప్రత్యాహన్ని విషమేవాస్యాప్రియం భ్రాతృయమనుషిచ్యేయమేవం వేద ఓం ఇతి అష్టమం కాండం సమాప్తం అథ నవమం కాండం ఓం దివస్పృథివ్యాంతరిక్షాత్ సముద్రాదగ్నేర్వాతాన్మధుకషాహిజ్ఞే తాంచామృతం వసానాం హృద్భి ప్రజా ప్రతినందంతి సర్వాః మహత్వజో విశ్వరూపమస్యా సముద్రస్య త్రోతరేత ఆహో యత ఐతి మధుకషాలవానాయ ప్రాణస్తత మృతం నివిష్టం పశ్యంత్యశ్చరితం పృథివ్యాం రథం నరో బహుధామిమాం సమానాః అగ్నేర్వాతాన్ మధుకషాభిజ్ఞే మరుతాః మంగళానప్తిః మాతానిత్యానాం నిహితావసూనాం ప్రాణప్రజానాః అమృతస్య నాభిః హిరణ్యవర్ణా మధుకషా ఘృతాచే మహాం దర్భశ్చరతి మద్దేదు మధోకషాః మజరయంత దేవాస్తస్యా గర్భో అభవద్విశ్వరూపః సంజాతం దరుణం వివర్తి మాతా సజాతో విశ్వాభువనా విచష్టే కస్తం ప్రవేద కౌతంచే కలశస్వమేధారో అక్షీణః బ్రహ్మాసు మేధాః సోహస్మిన్ మదేత సతౌ ప్రవేద సౌతౌ చేకేతయామస్యాస్తనౌ సహస్రధారావక్షీతౌ ఊర్జం దుహాతే అనవస్ఫురంతౌ హింకరిక్రదీర్ఘదీవరోరావుచ్చైర్ఘోషాభ్యేదిదావ్రతం త్రీన్ ధర్మానవివాహమసారాభిమాజుంభయోభిః ముపశీలంశాపరావృషభాలే స్వరాజాః తే వర్షంతి తే వర్షజంతి తద్విదే కామభోజ్యమావాహ స్తనయత్రస్తేవాక్ప్రజాపతే విషాశస్తం ఘిర్వసి హోమ్యామధి అగ్నేర్మాతాం మధుకషాహియజ్ఞే మరుతాః ముగ్రారక్తిః యుధాగోమః ప్రాతస్తవనే అశ్వినోర్భవతి ప్రియః ఏవామే అశ్వినామర్జ ఆత్మని ధ్రియతా సోమోంద్రాజ్ఞోర్భవతి ప్రియః ఏవామ ఇంద్రాగ్నేవర్జ ఆత్మని ధ్రియతా సోమస్తృతీరే సవర్ణగూణాం భవతి ప్రియః ఏవామ విభవోమర్జ ఆత్మని ధ్రియతా మధుజలిలీయమధువంశీయ పయస్వానగ్నాగమంతం మాసం సృజవజ్జసా సమ్మాగ్నేవజ్జసాసృజసం ప్రజగాసమాయూషా విద్యుర్మే అస్య దేవా ఇంద్రో విద్యాత్ సహ ఋషిభిః యథా మధు మధుకృతః సంభరంతి మథావధి ఏవా మే అశ్వినావజ్జ ఆత్మని ధ్రియతా యథా మక్షా ఇదం మధు జంజంతి మథావధి ఏవామే అశ్వినామచ్చస్తేజోబలమోజశ్చధ్రియతా యద్గిరిషు పర్వతేషు గోవశ్వశ్వేషు జన్మధు సురాయాం శిక్ష్యమానాయాం యత్రత్ర మధుకర్మణి అశ్వినాశారఖేణ మా మధునాంతం శుభస్మని యథా వజ్రస్వదీం వాచ మావనాజనాను స్తనయత్రస్తే వాక్ప్రజాపతే విషాధుష్మం క్షిపసి భూమ్యాహం దివి తాం వశమౌమీమంతి సర్వే తేనోశేషమూర్జం విపర్తి పృథివీదండోంతరిక్షం గర్భోద్యోకషా విద్యుత్ప్రకశో హిరణ్యనో బిందుః యోగికషా సప్తమధో నివేదమధూమాన్ భవతి బ్రాహ్మణశ్చ రాజరాజేతుశ్చ వ్రీహిశ్చ నమశ్చ మధుసప్తమాన్ మధుమాన్ భవతి మధుమదస్యాహార్యం భవతి మధుమదో లోకాంజగతి జేమం వేద యద్దీంద్రేస్తనజాది ప్రజాపతిరేవ ప్రజాభ్యః ప్రాదుర్భవతి తస్మాత్ ప్రాజీనోపవీతస్తిష్ఠే ప్రజాపతేను మాబుద్ధ్యస్మే అన్వేనం ప్రజా అను ప్రజాపతిర్బుద్ధ్యదే ఏం వేద సపత్రహన విషభం హృదయన కామం శిక్షామిషాజ్యేన నీతే సపత్నామ పాదరక్తమమిష్టోతో మహాసా వీర్యేణ యన్మే మనసో న ప్రియం న చక్షుషోయన్మే మభక్తినాభినందతి తద్దుష్ప్నం ప్రతి ముంచామి సపత్నే కామం స్తుత్తోదహం భీదేయం దుష్ప్నం కామదురితం చ కామా ప్రజస్కామస్మరతామవర్త్యం ఉగ్రయీషాణ ప్రతిముంచతస్మిన్యో అస్మభ్యమం ఘోరణాదిచిత్సాత్ రుదస్వ కామ ప్రణూదస్వ కామావర్త్యం యంతు మమాయ సపత్రాః తేషాం నృత్తానామధమాంశగ్నే వాస్తోర్దహత్వం సా తే కామదుషిరాధేనురుచ్యతే కామాహుర్వాదం కమయో విరాజం సమేన అగ్నేర్హోత్రేణ ప్రణోదే సపత్రాంబీవనామీరా అధ్యక్షో వాజీమ కామ ఉగ్రకృణోతు వశపత్రమేవ విశ్వే దేవా మమ నాథం భావంతు సర్వే దేవా వరమాయం తుమలిమాం ఇదమాజ్యం ఇదమజ్జుషాణా కామజ్యేష్టాదిహమాదయధ్వం కృణ్వంతో మహ్యమసపత్నమేవ ఇంద్రాగ్నేయామసరథం హిమోత్తానేకై సపత్నాన్నమ పాదయాథ తేషాం వందానామధర్మాతమాంశగ్నేవాస్తోన్యనుర్ధరత్వం జహిత్వం కామమమాయే సపత్నా అంధాతమాం శవపాదయినా మిలిందిరారసాస్తంతు సర్వే మాయేయీషుక్కతమచ్చనా అవధే కామమమాయే సపత్నా ఉరుల్లోకమకరన్మయ్యమేధకం మహ్యం నవంతాం ప్రతిషష్కత శ్రోమహ్యం చతుర్వీర్ఘతమావహంతో తే ధరాం చ ప్రప్లవంతాం ఛిన్నానౌదీరబంధనాద్ నశాయక ప్రణుక్తానాం పునరస్తి నివర్తనం ఆజ్ఞయమరింద్రో యవ సోమో యవ యవయావా నో దేవాయామయంత్రేణ అసర్వీరశ్చరత ప్రణుక్తో ఉత పృథివ్యాం విద్యుత ఉగ్రో దేవ ప్రమేణత్సపత్నా చ్యుతాదేనం బృహత్యచ్యుతాన విద్యుద్ధిభక్తిస్తాం ఉద్యన్నాదిత్యోద్రవీణ తేజధానే సపత్నాన్నుదాం మే సహస్వాన్ ్రహ్మర్మ్యాధ్యం కృతం తేన సమత్రాన్ పరిగృంగేనాన్ ప్రాణ పశవో జీవనం దేవాసూరాన్ ప్రాణోదంతయేంద్రోదస్ోరథమంతమోయ తేన త్వం కామమయే సమత్రాస్తాకస్మాల్లోకాత్ ప్రణోదస్వదూరం యథా దేవాసూరాన్ ప్రాణోదంతయేంద్రోదస్ోరథమంతమోపబాధే తథా త్వం కామమయే సమత్రాస్తానస్మాల్లోకాత్ ప్రణోదస్వదూరం కామో జజ్ఞే ప్రథమో హీనం దేవాహమితరో నవర్జ్యా తమసిజ్జాయాం విశ్వాహాంస్తస్మై కామనమిత్రేణోమి యావీన్యావా పృథివీరాయణ్ణాయావదాపశిష్య గురుయావదగ్నిః తమసిజ్జాయాం విశ్వాహాంస్తస్మై కామనమిత్రేణోమి యావదేర్దిశ ప్రదిశో విధూర్యావీరాశాభిచక్షణాదివ తమసిజ్జాయాం విశ్వాహాంస్తస్మై కామనమిత్రేణోమి ృంగాజర్దరుణోయావృక్షసర్గోమూ తమసిజ్జాయాం విశ్వాహాస్తస్మై కామనమిత్రేణోమి జాయాన్ నిమిషతో వినిష్టతో జాయాన్ సముద్రాదధికామన్యో తమసిజ్జాయాం విశ్వాహాస్తస్మై కామనమిత్రేణోమి నవీవాతశ్చన కామమాప్నోతి నాగ్నిస్సూర్యో నోత చంద్రమాః తదస్తమసిజ్జాయాం విశ్వాహాంస్తస్మై కామనమిత్రేణోమి యాస్తే శివాస్తన్వః కామభద్రాయాభిః సత్యం భారతయద్రేణీషే తాభిష్టమస్మాన్నాభిసంవేశస్వాన్యత్ర పాపేరపవేశయాధినాః ఉపమితాం ప్రతిమితామథో పరిమితామత శాలాయ విశ్వవారాయ లబ్ధాని విశ్రేతామసి యత్తే లబ్ధం విశ్వవారే పాచో గ్రంథిశ్చ యక్తరః బృహస్పతిరివాహం బలం వాచా విశ్రంధయామి తత్ ఆయయామ సంవర్హ గ్రంథిశ్చ కారతే దృఢాన్ పరోంచి విద్వాంఛస్తేందేనామసి వంశానాం తేనహనానాం ప్రాణాహస్య తృణస్య చ పక్షాణాం విశ్వవారే తే లబ్ధాని విచరేతామసి స సంసంసారాణం పదానాం వైకల్యస్య చ ఇదం మానస్య పద్యాః నద్దాని విచరితామతి గాణీతేంతశ్చిత్యాన్యావేదూరణ్యాలేకం ప్రదేతాని చిరితామతి శివామానస్య పత్రేణముద్ధీతాతం వే భవ హవిర్దానమగ్నిశాలం పత్నీనాం సదానం సదాః సదో దేవానామసితే విశాలే అక్షోపాపశంవితం సహస్రాక్షం విశోభతి అవనద్ధమభీతం బ్రహ్మణా విచరితామసి న్యస్త్వాజాలే ప్రతి గృహ్ణాతి జేన చాసి మితాత్వం ఉభౌ మానస్య పద్ధితౌ జీవతాం జనదష్టి అముత్రైనమాగచ్చతా దృఢానద్ధా పరిష్కృతా ృతామస్యంగమంగం పరస్పరో యస్వాయ సంగనస్పతి ప్రజాయే చక్రే త్వాశాలే పరమేష్ఠీ ప్రజాపతి నమస్తస్యై నమో దాత్రే శాలా పదలే చర్మిణ నమోగ్నే ప్రచరతే పురుషాయ జయ నమః గోభ్యో అశ్వేభ్యో నమో యక్షాలాయాం విజాయతే విజాహవతిం ప్రజాపతిరితే పాశాం శ్రుతామధి అగ్నిమంతశ్చాదయతి పురుషాన్ పశుభిః సహ విజాహవతి ప్రజాపతిరితే పాశాం శ్రుతామధి అంతరాద్యాం చ పృథివీం జయజ్జనస్తే రసానాం ప్రతి గృహ్ణామి తనివా ఎదంతరిక్షం రజసో విమానం తత్కం వేహముదరం సేవతిభ్యః వేషాణాం ప్రతి గృహ్ణామి తస్మై ఊర్జస్వదీపయస్వదీ పృథివ్యాం నిమితావిత విశ్వాన్నం విభ్రతీశాలే మాయం సే ప్రతి గృహ్ణత త్రిణైరావేతాపలతాం వసానారాత్రిః వశాలా జగతో నివేశరి పితా పృథివ్యాం నిష్టసి హస్తినేమ పద్మదే ఇతశ్చేతామ్యపీనద్ధమోర్ణువన్ వరుణేన సముజ్జితాం మిత్రః ప్రాతర్విద్యుత బ్రహ్మణాశారాం నిమేతాం ధనుర్నిమేతాం మితాం ఇంద్రాగ్నిరక్షతాం శాలామమృతౌ సౌమ్యం సదా కులాయేధి కులాయం కోశే కోశ సముజ్జితః తత్ర మర్తో విజాయస్మాగ్నిశ్నం ప్రజాయతే యాద్విపక్షా చతుష్పక్షా షట్పక్షాయాని మీయతే అష్టాపక్షాం దశపక్షాం సారాం మానస్య పత్నీమర్భనివాసరే ప్రతీజేం త్వా ప్రతీజేన శాలే ప్రేమ్యహింసతే అగ్నిర్యాంతరాపశ్చర్దస్య ప్రథమాత్మా ఇమాప్రభరాంగయక్ష్మాలక్ష్మణాశరీ దృఢానుమప్రదీనాం యమృతే రసాగ్న్యా మానః పాశం ప్రదీపతో గురుర్భారో లఘుర్భవ వధోమీమర్తాశాలే యత్ర కామం భరామసి ప్రాచ్యాదిశశ్చాలాయా నమో మహిమ్నే స్వాహా దేవేభ్య స్వాహ్యేభ్య దక్షిణాయా దిశశ్చాలాయా నమో మహిమ్నే స్వాహా దేవేభ్య స్వాహ్యేభ్య ప్రతీచ్యాదిశశ్చాలాయా నమో మహిమ్నే స్వాహా దేవేభ్య స్వాహ్యేభ్య ఉదీచ్యాదిశశ్చాలాయా నమో ధ్రువాయాశాలాయానవో మహిమ్నే స్వాహా దేవేభ్య స్వాహ్యేభ్య ఊర్ధ్వాయాశాలాయానవో మహిమ్నే స్వాహా దేవేభ్య స్వాహ్యేభ్య దిశోదిశశ్చాలాయానవో మహిమ్నే స్వాహా దేవేభ్య స్వాహ్యేభ్య సహస్రస్థేషవయస్మాన్ విశ్వాణి వక్షణ సుబిభ్రత్ భద్రం దాత్రేయమానాయ శిక్షం వార్షస్పత్యపుస్తంతు మాతాన్ అపాయ్యోగ్రే ప్రతిమా బహూవ ప్రభో సర్వస్మై ప్రతిమేవ దేవీ పితామత్సానాం పతేరజ్ఞానాం సాహస్తే కోషే అపేన కృణోతు ఉమానంతర్వాన్ స్థవేరప్పయస్వాన్ వసవఃఖపం తమషహో విభర్తి తవింద్రాయ పతిభిర్దేవతానే భూతమగ్నిర్వాహదు జాతవేదాః పితామత్సానాం పతేరజ్ఞానామసో పితామహతాం గర్గరాణాం వత్సో జరాయుషుష ఆమిక్షాఘతం తద్దస్తేదాః దేవానాం భాగవోపనాహయేషోపాం సపోషధీనాం ఘతస్య సోమస్ భక్షమవృణీత శక్రో బృహన్నద్రీరవద్యక్షరీరం సోమేన పూర్ణం కలశం విభర్షిత్తష్టారూపాణాంజలితాపశూనా శివాస్తే సంత ప్రజవ్రాజివాన్యాస్మభ్యం స్వధితేయచ్చేలావు ఆజ్యం విభర్తి ఘతమస్య రేతస్సాహస్రపోషస్తమో యజ్ఞమాహు ఇంద్రస్య లోపమృషభోపసారణస్తో అస్మాంగేవా శివైతో దత్త ఇంద్రస్యోజోవరుణస్య బాహో అశ్వినోరంధౌ మరుదాః విజం కరుత బృహస్పతిం సంభృతమేతమాహుర్యే ధీరాధ కవయోజేమీషిణాః దైవేర్విషప్రయస్మానాదామింద్రం తాం సరస్వం తమాహు సహస్రం తనేక ముఖాదిగో బ్రాహ్మణర్షభమాజుహోతి బృహస్పతి సవితా దేవయో దోత్తష్టర్వాజో పర్యాత్మతాదృత అంతరిక్షే మనసాద్వాజుహోమి బలిష్ట్యేద్యామా పృథివీ ఉభేస్తా ఇంద్ర ఇవ దేవేణుగోష్వేతి దివావదే తస్యాంగాని బ్రహ్మాదం భగస్యాస్తామనో వృజౌ అష్టీవంతా వ్రవీన్ మిత్రమైతౌ కేవలాపితి వసదాధీలాదిత్యానాం శ్రోణీ ఆస్తాం బృహస్పతే పుచ్చం వాతస్య దేవస్య తేన దోహాత్యోషధీ గుదాసంసిని బాల్యా సూర్యాస్వచమబ్రువన్ ఉత్తాతురబ్రువన్మదర్షమం క్రోడాధేజ్యామి సంసస్య హోమస్య కలశో ధృత దేవాస్ సంగత్యర్వర్షభం జగల్పయన్ తే గుస్థీకా సరమాయి పూర్ణేభ్యో అదర్షభాన్ ఊహ్యమస్య కీటేభ్యశ్వవర్తేభ్యో అధారయన్ శృంగాభ్యామి లక్షర్షత్యవర్తింహంతి చక్షూహా శృణోతి భద్రం కర్ణాభ్యాం గవామ్యప్రతిరజ్ఞ శతజాజం సజేణ్యగ్నజాః జిన్వంతి శ్వేతం దేవాయో బ్రాహ్మణర్షభమాః జుహోతి బ్రాహ్మణేభ్యర్షభం దత్వావరీరకృణుతే మనాః పుష్టిం సో అజ్ఞానాం శ్వేగోష్ఠే పశ్యతే గ్రామస్సంత ప్రజా సంతసో అస్తు తనో బలం తత్సర్వే మనోమన్యంతాం దేవార్షభదాయినే అయం విమానాలైంద్రనిద్రజింద్రాదుచేతనే అయం ధేనుం సుదుఃఖాం నిత్యవత్సరం నశం దుఃఖాం విపశ్చితం పరో దివః విషంగరూపో నభాసో వాజోధా ఐంద్రశ్చుష్మో విశ్వరూపో రాగం ఆయురస్మభ్యం ప్రజాంచ రాజశ్చ కోషై అభినస్తజతా ఉపేహోపవంచనాస్తిం గోష్ఠముపవంచనః ఉపర్షభశ్చరిత్రేతముపేయం గతవ వీర్యం ఏతం భోజువాహనం ప్రతి దగ్ధాగ్రతేన క్రీడంతిశ్చరతమశాంబర బాణోహాదిష్టజనుషాః సుభాగా రాజశ్చ కోషైరభిరస్తజధ్వాన్ ఏతమారభస్వ సుకృతాం లోకమపి గచ్చతు ప్రజానన్ తీర్త్వాతమాం శివగుధా మహాన్యయోరాగమాక్రపదాం తృతీయం ఇంద్రాయ భాగం పరిద్వానయామ్యస్మిన్నిగ్నేయజర్మానాయ సూర్యం ృతాంబ్రభస్థానాగతోర్మాణశరీరా ప్రపదోగాదృష్టరితం శుద్ధైరాక్రమతాం తీర్థమాహం శివబుధా విపశ్యన్ నజో నాకమాక్రమతాం తృతీయనం అనర్చశ్యామేణేతాంబీశస్తర్యతామర్మాజిరామాభిమంసాంద్రోహపరుదక్కలూపజైనం పర్యాదత్తాగ్నిశమితాన శ్రుతో గచ్చతు సుకృతాయ్యత్ర లోకః అగ్నిరగ్నిరంబోవిధ్యోతిష్మంతమభిలోకం జరేతం అజో అగ్నిరజముజ్యోతిరాహురజం దేవతా బ్రహ్మణే అజస్తమాం శపహంతి దూరమస్మిల్లోకే సద్దధానేన దత్తః పంచోదన పంచదా విక్రమదాక్రంశమానస్త్రీణి జ్యోతింషి నీరాణానాం సుకృతాం దేహి మధ్యం తృతీయేనాకే అధిమిశ్రజస్వ అజారోహ సుకృతాం యత్ర లోకస్య రభోరచత్తోతి దుర్గాన్యేషః పంచోదనో బ్రహ్మణే దీయమానస్తదాతారం తృప్త్యా తర్పయాతి అజస్త్రీ నాగేత్రి దివేత్రి పృష్టే నాగస్య పృష్టే దివాంసం దధాతి పంచోదయో బ్రహ్మణే దీయమానో విశ్వరూపాధేనుకా మధుఖాశ్చేకా ఏతద్వా జ్యోతిపితరస్తృతీయం పంచోదరం బ్రహ్మణే జం దధాతి అజస్తమాం శపహంతి దూరమస్మిల్లోకే సద్దధానేన దత్తః ీరాణానాం సుకృతాం లోకమే సన్ పంచోదరం బ్రహ్మణే జం దాది సంవ్యాప్తిమభిలోకం జనైతం శివోస్మభ్యం ప్రతిగృహీతో అజోహ్యాగ్నేష్టశోకాభిప్రో విప్రశ్చేతో విపశ్చిత్ ఇష్టం ఊర్ధమభిర్వూర్ధం మషట్కృతం తద్దేవాలే దుషకల్పయంతు అమోతం వాసో నద్యాద్ధిరణ్యమభిదక్షిణా తోకాన్ సమాప్నోతి దివ్యాలే పార్థివాజోపాయం సౌమ్యా దేవీర్ఘతమిష్టామధుశ్చ్యుతా సభాన పృథివీపత్యాం నాకస్య పృష్టేధి సప్తరశ్మో అజోస్య సర్గోగమంగీర ప్రాచారన్ తల్లోకం పుణ్యం ప్రజ్ఞేయం సహస్రం మహాదినే సర్వేదం తేనే మై యజ్ఞం నో మహస్మద్దేవేషు గంతరే అజఃపక్వ స్వర్గే లోకే దాతి పంచౌరణో నిరేతిం బాధమాన ్రాహ్మణే నేజం చిక్షుజా విప్రశర్వోదనాభజస్వృతేతాన్నేపథీనా అజో వా ఇదమంగే వ్యక్తమో పృష్టం అంతరిక్షం మధ్యం దిశ పార్శ్వే సంద్రో కుక్షీ సత్యం చద్దం చూషి విశ్వం సత్యం శ్రద్ధా ప్రాణో విరాక్షిరాపరిమితో యజ్ఞో పంచోదర అపరిమితమే యజ్ఞమాప్నోత్యపరిమితం లోకమబంధే యోరం పంచోదరం దక్షిణా జ్యోతిషం దాది నాస్యాస్తిజ్ఞో నిర్ధరేత్ సర్వమేనం సమాధానేదమీదమేవాస్య రూపం భవతి దేవీణం సంగమయతి ఇషం మహూర్జమస్మి దుహేజోదం పంచూర్ ధనం దక్షిణా జ్యోతిషం దాది పంచ రుక్మా పంచ నవా నివస్థా పంచాస్మై కామదుఃఖా భవంతి యోయం పంచోదరం దక్షిణా జ్యోతిషం దాది పంచ రుక్మా జ్యోతిరస్మై భవంతి వర్మవాసాం సమ్మే భవంతి స్వర్గం లోకమస్తుదం పంచోదరం దక్షిణా జ్యోతిషం దాది యావోర్వం పతిం నిత్వా ధాన్యం విందతే వరం పంచోదనం చ రామజం దదాతోమయోరః సమానలోకో భవతి పునర్భువాపరఃపతిః యోజం పంచోదనం దక్షిణా జ్యోతిషం దదాతి అనుపూర్వవత్సాం వేదుమానగ్వారమురవర్గణం మాసోహ్యన్నం దత్వాదేయం ఆత్మానం పితరం పుత్రం పౌత్రం పితామహం జాయాంజనిత్రే మాతరం యే ప్రజాస్తానుపక్వలే యో వేదా ఘన్నా వర్తుం వేదా ఏష వేదా ఘోరా వర్తుం యదర పంచోదన నేవాద్రేయస్య భ్రాతృయస్య శ్రియం దహతి భవత్యాత్మనా యోజం పంచోదనం దక్షిణా జ్యోతిషం దాది యో వే కుర్వన్ తన్నామర్తం వేద కుర్వతీం కుర్వతి దేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రీమాతరత్తే ఏష వే కుర్వన్నామర్తుర్యద పంచోదన దేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా యోజం పంచోదనం దక్షిణా జ్యోతిషం దాది యో వై సంయంతం నామర్తం వేద సంయతీం సంయతేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రీమాతరత్తే ఏష వై సంయం నామర్తుర్యదః పంచోదనః దేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనః యోజం పంచోదనం దక్షిణా జ్యోతిషం దాది యో వై బిన్వంతం నామర్తం వేద పిన్వతీం పిన్వతేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రియమాదత్తే ఏష వై బిన్వన్నామర్తం యదః పంచభూతనః దేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా యోజం పంచభూతనం దక్షిణా జ్యోతిషం దాది యో వా ఉద్యంతం నామర్తం వేద ఉద్యమీ ఉద్యమీరేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రియమాదత్తే ఏష వా ఉద్యం నామర్తుర్యదః పంచభూతనః దేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా యోజం పంచభూతనం దక్షిణా జ్యోతిషం దాది యో వాభివం నామర్తం వేద అభివందేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రియమాదత్తే ఏషాభివోన్నామర్తుర్యదః పంచభూతనః దేవా ప్రియస్య భ్రాతృవ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా యోజం పంచభూతనం దక్షిణా జ్యోతిషం దాది సర్వాదిహస్రం మనసః సద్ధ్రీజేసాందర్దేశా ప్రతిగృహ్ణన్తు తదేతం తాస్తే రక్షన్తు తమనుభ్యమేతం తాభ్యాజ్యం మణిరంజోమి